ఉష్ణము ఉష్ణోగ్రత పుస్తకం 12వ భాగం. ప్రస్తుతానికి మాత్రం మనం వాయువులో రేణువులు ఎందుకు స్వేచ్ఛగా కదులుతున్నాయి, ఎలా కదులుతున్నాయి అని ప్రశ్నించకుండా ముందుకు సాగిపోదాం. మరో విషయం ఏమిటంటే, వాయురేణువుల గతిశక్తి భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని అధిగమించేటట్లుగా ఉండాలి. వాయురేణువు మీద భూమి గురుత్వాకర్షణ బలం భూమి యొక్క ద్రవ్యరాశి యొక్క ఆ రేణువు యొక్క ద్రవ్యరాశి యొక్క లబ్ధం మీద ఆధారపడి ఉంటుందని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. భూమి ద్రవ్యరాశి ఎక్కువే, అయినా వాయురేణువు యొక్క ద్రవ్యరాశి అతి సూక్ష్మం కనుక దాని మీద గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఏమాటికి ఆ మాటే చెప్పాలి, ఓ పాత్రలో ఉండే చిన్న వాయురాశి మీద గురుత్వం తక్కువగా ఉండవచ్చు, కానీ ఓ విశాల వాయురాశి మీద గురుత్వ గణనీయంగానే ఉండవచ్చు. ఉదాహరణకి, భూమి చుట్టూ ఆవరించి ఉండే వాతావరణం భూమిని అంటిపెట్టుకుని ఉండటానికి కారణం భూమి గురుత్వమే. భూమిని కప్పి ఉన్న వాయురేణువులలో అధిక శాతం భూమి ఉపరితలం నుండి కేవలం కొద్ది మైళ్ళ పరిధిలోనే ఉంటాయి. అంతకన్నా ఎత్తుకు వెళితే వాతావరణం బాగా పల్చన అయిపోతుంది. కానీ ఓ చిన్న పాత్రలో ఉండే వాయువు మీద మాత్రం గురుత్వం తక్కువ అని అనుకోవచ్చు. కనుక అలాంటి వాయురాశిలో రేణువులు పైకి కిందకి పక్కకి అలా అన్ని దిశలలో ఒకే విధంగా స్వేచ్ఛగా కదులుతూ ఉంటాయి. ఒక పాత్రలో వాయురేణువులన్నీ విచ్చలవిడిగా అన్ని దిశలలో ఒకే విధంగా కదులుతూ ఉంటాయి. కనుకనే పాత్రలో వాయువు సమంగా వ్యాపించి ఉంటుంది. అలా కదలని పక్షంలో పాత్రలో కొన్ని భాగాలలో వాయువు ఎక్కువగాను కొన్ని చోట్ల తక్కువగాను విస్తరించి ఉండాలి. ఒక పాత్రలోని వాయురాశిని మరింత పెద్ద పాత్రకు మార్చితే ఆ పాత్రలో మరింత పల్చగా సమంగా విస్తరిస్తుంది. ఆ వాయురాశిని తిరిగి చిన్న పాత్రకు మార్చితే ఆ చిన్న పాత్రలోనే మరింత సాంద్రంగా విస్తరిస్తుంది. అలా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా నిరంతర చలనంలో ఉన్న వాయురేణువులు చిరకాలం అన్య రేణువుల ప్రభావానికి లోను కాకుండా కదలలేవు. ప్రతి రేణువు ఎప్పుడో అప్పుడు ఇతర రేణువులతో ఢీ కొట్టాల్సిందే, లేదా పాత్ర గోడలని ఢీ కొనాల్సిందే. ఈ రేణువులకి పరిపూర్ణమైన స్థితిస్థాపక గుణం ఉందని అనుకుందాం. అంటే ఒక రేణువు మరో రేణువుని ఢీ కొన్నప్పుడు కానీ గోడల్ని ఢీ కొన్నప్పుడు కానీ శక్తిని కోల్పోదన్నమాట. అదే జరిగితే పదే పదే ఢీ కొంటున్న రేణువులు ఒక దశలో శక్తిని పూర్తిగా కోల్పోయి కదలటం ఆగిపోయి పాత్ర అడుక్కి చేరవలసిందే. కానీ అలా జరగదని మనకు తెలుసు. ఒక పాత్రలో వాయువుని తీసుకుంటే అది ఎప్పటికీ ఆ వాయువుతో పూర్తిగా నిండి ఉంటుంది. కానీ కాసేపు అయ్యాక వాయువు అంతా పాత్ర అడుక్కి చేరటం జరగదు. వాయురేణువులు పదే పదే పాత్ర గోడల్ని ఢీకొనటం మూలంగానే పీడదం అనే లక్షణం ఉత్పన్నం అవుతోందని బెర్నూలీ సూచించాడు. గోడను ఢీకొనే ప్రతి రేణువు దాని మీద కాస్తంత బలాన్ని ప్రయోగిస్తుంది. ఒక యూనిట్ వైశాల్యం మీద వాయురేణువులు ప్రయోగించే మొత్తం బలాన్నే పీడనం అంటారు. అంటే పాత్ర గోడల మీద వాయురేణువుల తాకిడుల సముదాయమే పీడనం అన్నమాట. అయితే ఒక్కొక్క రేణువు యొక్క తాకిడి అతి సూక్ష్మంగా ఉంటుంది. కనుక అలాంటివి సెకనుకి కోటాను కోట్ల సార్లు జరుగుతూ ఉంటాయి. కనుక వాటి ఉమ్మడి ప్రభావం సమంగా నిరంతరాయంగా జరిగే పీడనంలా అనిపిస్తుందిగా. కానీ వేరువేరుగా జరిగే తాకిళ్లల్లా అనిపించదు. మరో విషయం ఏమిటంటే, రేణువులు అన్ని దిశల్లో ఒకే విధంగా కదులుతూ ఉంటాయి. కనుక పీడనం కూడా అన్ని దిశలలో ఒకే విధంగా ఉంటుంది.